బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను, బంగారు ఊయలలో పవళించి ఊగాను. ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై, మనసే మురిసెనురా మమతే పెరిగెనురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా, ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా. ఏ తల్లి కన్నదో ఏ బంధమున్నదో, మనసే మురిసెనురా మమతే పెరిగెనురా. నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి. మనసులో ములున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. వంటి మనసులో ములున్న జగతిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా. నమ్ముకున్న నా వారు నాకిదే నేర్పారు, నమ్ముకున్న నా వారు నాకిదే నేర్పారు. పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి, బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి.